ఊసులాడి ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. ఊసులాడి ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడి ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట. ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం, అదే పేరు నేను జపించేను రోజు. నన్నే చూసే వేళా అలై పొంగుతాను, మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను. ఊసులాడి ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసెనట చెలి నాయదలో సెగరేపెనట. మాటే వేదం తానే నా లోకం, ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసెనట చెలి నాయదలు సెగరేపెనట. ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసినట చెలి నాయదలు సెగరేపెనట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడి ఒక జాబిలట సిరి మువ్వలుగా నను తాకెనట. చూపులతో బాణమేసెనట చెలి నాయదలు సెగరేపెనట.